குறை பயிற்சி எக்கடி கொயிலிருந்தி அது ஏமைந்தி தன மனுஷனை வெதுக்குது இக்கடொச்சி வாழிந்தி கலகாணி கலையேதோ கள்ளெதுட்டே நிலிச்சிந்தி அது நீலோ மமதனு நித்துரலேபிந்தி అరే ఏమైంది ఒక మనసు కురెక్కలొచ్చు ఎక్కడికి ఎగిరింది అది ఏమైంది పూజలేవి చేయలేదు నేలపైన కాళ్ళు లేవు నింగి వైపు చూపు లేదు కన్నె పిల్ల పళ్ళలోకి ఎన్నడైనా చూసావు కానరాని గుండెలోకి కన్న వేసి వచ్చావు అది తోచావు చినుకు పిచ్చి మొలక వేసింది పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది గుండె ఒక్కటున్న చాలు గొంతు తానే పాడగలదు మాటలన్నీ దాచుకుంటే పాట నీవే రాయగలవు రాత రాని వాడి రాత దేవుడేమి రాశాడో చేతనైతే మార్చి చూడు వీడు మారిపోతాడు మనిషి అవుతాడు కలగాని కళ్ళెదుటే నిలిచింది అది నీలో మమతను నిద్ర లేపింది అరే ఏమైంది ఒక మనసు కురెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది అది ఏమైంది